కోరికలనిచ్చే కారణ జన్మురాళవమ్మ తిరుపతమ్మ, కోరిన కోరికలనిచ్చే కారణ జన్మురాళవమ్మ. తల్లి కాని తరుణి బ్రతుకు ఉడకని అన్నపు వెతుకు, మధుర సుద మహిమాన్విత కద తిరుపతమ్మ చరితం కనిన వినిన మ మది పులకరించు కద తిరుమలాంబ కథనం. మధుర మధుర సుధ మహిమాన్విత కథ తిరుపతమ్మ చరితం. కనిన వినిన మది పులకరించు కద తిరుమలాంబ కథనం. మధుర మధుర సుధ మహిమాన్విత కథ తిరుపతమ్మ చరితం. మధుర సుధ మహిమాన్విత కథ తిరుపతమ్మ చరితం. కనిన వినిన మది పులకరించు కథ తిరుమలాంబ కథనం. మధుర మధుర సుధ మహిమాన్విత కథ శ్రీ తిరుపతమ్మ చరితం. కొల్లా శివరామయ్య రంగమాంబ దంపతులు సంతతి కొరకై తిరుపతి వెంకన్నను కొలవగా తిరుమల దేవుని కరుణతో తిరుపతమ్మ జనించి ముగ్గురమ్మల తేజమంతా ముమ్మూర్తుల కనిపించగా గోపినేని పాలెళ్ళు జగన్మాత ప్రభవించి అనిగెళ్ళ పాడులో పెరుగుట ప్రారంభించే బాల్యము నుండి భక్తి భావము పురాణ గాథలపై మమకారం పూజలు నోములు సలుపుచు తిరుపతి యుక్త వయసుకొచ్చి కాకాని కృష్ణయ్య వెంకమాంబసుడు గోపయ్య దేవుడు మనసు పడిలాగా తన బావ చేతిని మనసారా చేపట్టి పెనుగంచి ప్రోలులో పాదమిట్టి పెనుగంచి ప్రోలులో పాదము పెట్టే అత్తమామలకు సేవలు చేయుచు అతివ పేరు పొందే పెనిమిటి మనసును తెలిసి నడుచుకొని అతని ప్రేమ పొందే ఇరుగు పొరుగుతో కలిసి మెలసి అతి కీర్తిని సాధించే కోడలి రాకతో కలిసి వచ్చిందని అత్త సంతసించి తోడు నీడ పొలాలన్నీ వీడుకాల, ఆకలితో అలమటించి పెనుగంజి ప్రోలు ప్రజలు. పశువుల ప్రాణములు కాపాడదలచి ఆలమందతో గోపదేవుడు అడవి బాట పట్టెను. కష్టమంతా పాటు వేయగ నష్టపోయిన తిరుపతమ్మను జ్యేష్ఠ దేవత పట్టి పట్టి కుష్టు వ్యాధిగా కమ్మెను, కుష్టు వ్యాధిగా కమ్మెను. వీధిలోనికి నెట్టబడి విధి శాశ్వతము. భస్మమైపోయి మహిమాన్వితమన తిరుపతమ్మ ముగురమ్మలాంశలు గల మూలపుటమ్మ నిరుపమ మహిమాన్వితమన తిరుపతమ్మ ముగురమ్మలాంశలు గల మూలపుటమ్మ భక్తుల కడగండ్లు బాపు శక్తి రూపమై భక్తుల కడగండ్లు బాపు శక్తి పెనుగంచి ప్రోలులు వెలసినదమ్మా పెనుగంచి ప్రోలులు వెలసినదమ్మా నిరుపమ మహిమాన్వితమన తిరుపతమ్మా ముగురమ్మలాంశలు గల మూలపుటమ్మా తనవలే తరుణులు ఎవరు అత్తింటి కష్టాలు పడరాదని వడివడిగా కదిలెను అమ్మా సంతానహీనులై సంతాపమందిడి సంతానహీనులై సంతాపమందిడి సతులకు సంతతిను సగే మహిమాన్వితమన తిరుపతమ్మ రైతుల చెడు రాత మాచు మాతగదమ్మ రైతుల చెడు రాత మాచు మాతగదమ్మ తిరుపతమ్మ నామమే మధురం మధురం, తిరుమలాంబ ధ్యానమే నిరతం స్మరణం. తిరుపతమ్మ నామమే మధురం మధురం, తిరుమలాంబ ధ్యానమే నిరతం స్మరణం. తిరుమలను మెడదాలిచి చేసే భజనం, భవరోగాలన్ని బాపు ఔషధ కిరణం. తిరుమలను మెడదాలిచి చేసే భజనం, భవరోగాలన్ని బాపు ఔషధ కిరణం. జై తిరుపతమ్మ జై జై తిరుపతమ్మ, జై గోపయ్య జై జై గోపయ్య. జై తిరుపతమ్మ జై జై తిరుపతమ్మ, జై గోపయ్య జై జై గోపయ్య. అంబా జగదంబ నీకు జే జేలమ్మ, అంబా జగదంబ నీకు జే జేలమ్మ. తిరుపతమ్మ నామమే గానము చేయని గళము నిష్ఫలము, నీ రూపము చూడని నేత్రము అపవిత్రము. నీ గానము చేయని గళము నిష్ఫలము, నీ రూపము చూడని నేత్రము అపవిత్రము. నీ పూజ చేయని కరము దుష్కరము, నీ చెంత చేరని దేహము సందేహము. జై తిరుపతమ్మ జై జై తిరుపతమ్మ, జై గోపయ్య జై జై గోపయ్య. జై తిరుపతమ్మ జై జై తిరుపతమ్మ, జై గోపయ్య జై జై గోపయ్య. అంబా జగదంబ నీకు జే జేలమ్మ, అంబా జగదంబ నీకు జే జేలమ్మ. తిరుపతమ్మ నామమే మధురం మధురం, తిరుమలాంబ ధ్యానమే.